ఉదారదుపాంశునాథమామృతమాహానటే ఘృతస్య నామగుహ్యం యదస్తే జిహ్వా దేవానామృతస్య నాభిః వయమ్ నామ ప్రబ్రవామా ఘృతస్యాస్మిన్ యజ్ఞే ధారయమానమోభిః ఉప బ్రహ్మాదేన వచ్చస్యమానం చతుశృంగోపమే గౌరయేతత్ చత్వారిశృంగాత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య ృధాబద్ధో వృషభో రవీతి మహోదేవో మధ్యాంగావీవేషితం పనిభిర్గుహ్యమానం గవీ దేవాసో ఘృతమంద్రవింద్రన్ ఇంద్రజేకం సూర్యజేకం జానభేనాదేకం సుధజానిష్టచక్షుః ఏతారిషంది హృద్యాముద్రాక్షతవ్రజాదిపునాభక్షే ఘృతస్య ధారా అభిజాగసీమిరణ్యయో వేదసో మధ్య ఆధ్యక్షవంతి సరితో నేనా అంతర్హృదామనాథ పూజమానా ర్షంతో ఘృతస్య మృగాదీపక్షిపణోరీషమాణా సింధోరివ ప్రాధ్వరేషు ఘనా సోపాత ప్రమేయ పతయంతి జహ్వాతస్య దారోణవాజీ కాష్టాభిందోర్మిన్వమాన అభిప్రవందమానే వయోషా కళ్యాణ్యా అస్మయమానాసో అగ్ని ఘృతస్య ధారా సమిధో నసంతతాజూషాణో హర్యతి జాతవేదా కన్యాయివ వహతు మే తవాపు అంజం జానా అభిచాకసీమి యత్ర సోమః సూయతే యత్ర యజ్ఞో ఘృతస్య ధారా అభిదత్తవంతే అభ్యర్షతచుష్పతిం గవ్యమాజిమస్మాసు భద్రాద్రవీణాని ధత్త ఇమం యజ్ఞం నాయత దేవతా నో ఘృతస్య ధారా మధూమత్వవంతే ధామంతే విశ్వంభువనమధిశ్రుతమంతః సముద్రే హృద్యా అంతరాయుషి అవామనీకే సమిధేయాభృతస్తమస్యామధూమంతంత భూర్మిం విశ్వేశ్వరాయ నమః. అభోజ్జగ్నిః సమిధాజనానాం ప్రతి ధేనుమీవాయతి ముషాసం జహ్వాయేవ ప్రభజాముజ్జిహానా ప్రభానవశిశ్రతేన కమచ్చ అబోధిహోతాయ దేవానూర్ధ్వో అగ్నిః సుమనాః ప్రాతరస్థాత్ సమిద్ధస్య రుషదర్శివాజో మహాన్ దేవస్తమసో నిరమోజి యదీం గణస్య రసనామదీకశ్రుచీరం కేశుచీభిర్గోభిరగ్నిః ఆద్యక్షీణాయుజ్యదేవా జయంత్యుత్నామూర్ధో ఆధయద్భిభోభీ అగ్నిమచ్చా దేవతామణాంసిచక్షూంశీవసూర్యేషం చరంతి యదీంసువా దేవుషసావిరూపే శ్వేతో భాజీ జాయతే అగ్రే అహ్నా జనిష్టయ్యేన్యో అగ్రే అహ్నాం యతో హితేష్వరుషోవనేషు దశమే దమే సప్తరత్నాదానోర్భిర్హోదానిషదాదాజీయాన్ అగ్నిర్హోదాన్యసీరజ్జీయానుపస్థే మాతుః సూరభావు లోకే యువా కవిః పూరునిష్టరుతావాధత్తాకృష్ణీనాముతమధ్యజిద్ధ్రామధ్వరేషు సాధుమగ్ని హోదారమేణ తే నమోభిః ఆయస్తత నరోదశీలతేన నిత్యం వృజంతి వాజినం ధృతేన మాజాల్యో మృజ్యతే శ్రేతమూలాత్కవి ప్రశస్తో అదీతిశివోరాః సహస్రశృంగో వృషభస్తతో జావిశ్వాంగగ్నే సహసాప్యాశ్యన్యాని సద్యో అగ్నే అత్యేక్షన్యానాభిర్యస్మై చారుతమో బభూథ జీవేణ్యో వపుష్యో విభావా ప్రియో విధామతి ధర్మానుషీణాం తుభ్యం భరం దీక్షితయో జవిష్టబలిగణే అంతీతవోతధూరాత్ ఆభందిష్టస్య సుమతిం చీగిద్ధి బృహత్తే అగ్నే మహి సర్వ భద్రాం ఆద్యరథం భానుమో భానుమంతమగ్నే తిష్టాజరేభిస్తమంతం విద్వాంతధీనాముర్వాంతరిక్షమేహ దేవాంహవిరద్యాయ వక్షి అవోచామకమజే మేధ్యాయ వచో బందారు వృషభాయ వృష్ణే వృష్టిరో నమస్తోమగ్నౌ దివీవరుక్మోశ్రే కుమారం మాతాజూపతి సముబ్ధం గుహా బిభర్తి నాది పిత్రే అనీకమస్య నమినజ్జనా పురః పశ్యంతి నిహితమరసవౌ కమేతం పంజూపతే కుమారం పేషీ బిభర్షి మహిషీ జజాన పూర్వీర్ఘరస శరదో భవర్ధా పశ్యం జాతం యదసూత మాత హిరణ్యదంతం సుజీవన్నమారాక్షేత్రాతపశ్యమాయూధామిమానం దారో అస్మా అమృతం జగత్పత్తిం మామానింద్రాక్రీడవన్ననుత్సాహ క్షేత్రాదవశ్యం సనుతశ్చరం తం సుమధ్యోధన్న గురుశోభమానం నాగ్రభ్రన్న జానేతహిర పరిజ్ఞీరిజ్యూపతయో భవంతి ఏ మే మర్యకం విజాబంతకోభిర్న జేషాం గోపారనశ్చిదాస ఏం జగృహురవతే సృజంత్వాజాది పశ్వగుపనశ్చికిత్వాని వసాం రాజానం వసతిం జనామరాత జ్యోతిధర్మర్తేరు బ్రహ్మాణ్యేరవసం సృజంతు నిందిరారో నింద్యాసో భవంతు సునశ్చిచ్చేమం నిదీదం సహస్రాద్యూపాదముంచో అథ విష్ట ఏవాస్మదగ్నే విభూముగ్ధి పాసాన్హోతస్తికిత్వజిహతు నిషద్య నీయమానో అపహిమదయ్యే ప్రమే దేవానామృతపాహూవాచ ఇంద్రో విద్వాంగనహిత్వా చక్షతే నాగమగ్నే అనుశిష్ట ఆగా విజ్యోతిషా బృహత భాత్యగ్నిరావిర్విశ్వాని కృణుతే మహిత్వా రాజేవీర్మాయా సహతే ధృవే భాసితే శృంగే రక్షసే వినిక్షే ఉత స్వానాసో దివిషన్ పద్మే స్తిగ్మాయూధా రక్షసే హంత బాహు అదేజిరస్య ప్రూజంతి భామానవరంతే పరిబాధో అదేవీ ఏదం తే స్తోమం త్రిజాదవిప్రోరథన్నధీరస్వపా అదక్షం యదీలగ్నే ప్రతిత్వం దే బహర్యాస్వర్వతీరపజే నాజయేమ ఋగ్రీవో వృషభో వా వృధానో సత్వా అర్య సమజాతి వేదాః ఇదీమగ్నిమృతా అవోచన్ పరిషిష్మ దేవన వేషం నాయం సద్ధవిష్మ దేవన వేషం నాయం సత్ త్వమగ్నేవరో నోజాజేయత్వం మిత్రో భవసి యత్సమిద్ధ హే విశ్వే సహరస్పుత్ర దేవాంద్రో దాసుడే మర్త్యాయ త్వమర్యమా భవసి యత్కనీనాం నామ స్వధావం గుహ్యం విభర్షి అంజంతి మిత్రం సుధీతం నగోభిర్యద్దంపతి సమానసా కృణోషి తపశ్రియే మరుతో మర్జయంత రుద్రయత్తేజనీమచారు చిత్రం అతంగద్విష్ణో రూపమం నిహాయితేన పాసి గుహ్యం నామగోణా తపశ్రియా సుదృశో దేవదేవాః పురోదధానా అమృతం తపంత హోదానమగ్నిం మనోషో నిషేదశ్చంద్రభుషిజస్వం స మాయో నద్వద్భోదా పూర్వో అగ్నేయాన్న కావ్యై పరో అస్తి స్వధావః నిశ్చయ్యాదిర్భవాసియజ్ఞేన వనవద్దేవమర్తాన్ అయమగ్నే వలియా మత్వోతాః వసూయవో హవిషా బుధ్యమానాః వయం స వర్యే విదధేష్మన్నాం వయం రాజాతరస్పుత్రమత్తాన్ యో నాగో అభ్యేనోభరాత్యధీరమగసమం చేదధాత జహీతీకిత్తో అవిరచిలేదామగ్నే యో నో భక్షయాదిధ్వజేన ూర్వే దూతం కృపాయంతీయేర్దీనాశూభిమాన అవస్మృతి పితరం జ్యోతి విద్వాన్ పుత్రోయస్తే సహసూ నూహే కదాచీకృతో అభిచక్షసేనోగ్నే కదాద్యాతయాసే భూరిణామబంధమానో దాతి పితావోయోషయాసే కృదేవ్యాన సున్న భక్తిర్వనతే వృధాన స్వమంగజరితారంజమిష్ట విశ్వాణ్యజ్ఞేదురితాదీపరిషి సేనాదృశ్రంద్రమోజనాతకేతృజినా భూవన్ ఇమేస్వద్రిగ భూవన్వసే పాతరిగో అవాచి నాహాయమగ్నిరవిస్తోలీషదేవృధాన పరాదాత్మగ్నేవసూపతిం వసూనామభిప్రవందే అధ్వరేషు రాజన్ ప్రజాపాదం వాదయంతో జయే మాభిష్యామృచ్చుతీర్మర్తానాగ్నిరగ్రః పితానో విభుర్విభావా సుదృశీ కో అస్మే సుగార్గవత్యా సమిరో దిదీహ్యస్మద్యా అసంమీమిశ్రవాంసి విశాంకమిం విశ్వజిం మానూషీణాం శుచిం పావకం ఘతపృష్టమగ్నిం త్రిగోదారం విశ్వమిదం దదిధ్యేతదేవేషు వనదేవార్యాణి జుషస్వాగ్నిలయా సజోషాయత మానో రశ్మిభిః సూర్యస్య జుషస్వ నస్వమిదం జాతవేదా చ దేవాంధవిరజ్యాయ వక్షి అదిధిర్దురోటజిమన్నో యజ్ఞముపజాహి విద్వాన్ విశ్వాగ్నే అభియుజో విహత్యా శత్రుయతామాభరాభోజనాని వధేన దస్యం రహిరాజగ స్వపజః కృణ్వానస్తన్వే హే స్వాయై నిబర్షిజత్సహతస్పుత్రదేవాన్సో అగ్నే పాధిమృతమవాజే అస్మాన్ భయం తే అగ్నముక్తైర్వీధేమ భయం భవ్యైః పావకభద్రశోచే అస్మే రయం విశ్వమారంసమిన్ భాష్మే విశ్వా నిద్రవీనాని దేహి అస్మాకమగ్నే అధ్వరం జోషస్వరకూలోహవ్యం వయమ్ దేవేరు సుకృత్యామశర్మానస్త్రిపరూథేన పాహి విశ్వానిలో దుర్గా జాతవేధస్వాదూరిదీపరిషి అగ్నే అత్రిమన్నమదాగ్నానోస్మాకం బోధ్యమితూనా హృదాకీరిమన్యమానో మర్త్యం మర్త్యోజోహవీమి జాతవేదో యశో అస్మాసు దేహి ప్రజాభిరగ్నే అమృతత్వమస్యాం యస్మై త్వం సుకృతే జాతవేదము లోకమగ్నే కృణవస్యోనం అశ్వినం సపుత్రిణం వీరవంతం గోమనంతం రజిందాసతే స్వస్తి సుశామిధ్యాయ జ్యోతిషే ఘృతం తీవ్రం జుహోదన అగ్నే జాతవేదే నదాసంసూత దీపం వ్యక్తిమదాభ్య కవిర్హిమధూహస్థితో అగ్నవహేంద్రం చిత్రమిహ ప్రియం సుఖైరేభిరుదలే ఊర్ణం రదా విప్రతస్వాభ్యా అర్కానూషత భవానశుభ్రసాదలే దేవీర్ద్వారో విశ్రాయధ్వం సుప్రాయనానాభూతలే ప్రయజ్ఞం ప్రేణీతన సుప్రదీకేమయో వృధా జహ్వీరితస్య మాతరా దోషాభుషాసీమహే మాతస్య పద్మం నీలితా దేవ్యాహోదామనూషమన్నా యజ్ఞమాగతం ఇలా సరస్వతీ మహీ తిస్రో దేవీర్మాజోభువాదం త్వసృహ శివస్పష్టవిహాగి విభుః పూర్ణాభుతత్మనా యజ్ఞే యజ్ఞేన బుధావ చత్రవేత్థ వనస్పదే దేవానాం దుఃఖ్యానామాని తత్ర హవ్యాలి గామయ స్వాహాగ్నజే వరుణాయ స్వాహేంద్రాయ వరుభ్యః స్వాహా దేవేభ్యో హవిః అగ్నింతం మన్యేయోగదురస్తం యంజంతి ధేనవః అస్తమర్వంత ఆదవోస్తన్నిత్యా సోభాజినయుషం స్తోత్రభ్యాభర సో అగ్నిర్జోపసగ్రణే సంయమాయంతి ధేనవః సమర్వంతోరభద్రుపస్సం సుజాతాసః సూరయయుషం స్తోత్రభ్యాభర అగ్నిర్హి వాజినం విశేషదాతి విశ్వదర్షణిః అగ్నిరాజే స్వాభువమస ప్రీతోయాదివార్జమిహం స్తోత్రభ్యాభర ఆజే అగ్నిమహి జుమంతం దేవాజరం యద్ధస్యాదేపనీయజీధని ధీరయ బీజలీషం స్తోత్రభ్యాభర ఆజే అగ్నిర్జమహి శుక్రస్య సోజిషస్పదే సుశ్చంద్రదస్మవిస్మదేహవ్య భాగ్భ్యం భూజతషం స్తోత్రభ్యాభర ప్రోత్యే అగ్నజోగ్నిషు విశ్వం పుష్యంతి వార్యం ఏహిందిలేతయిం విలేతయీషణ్యంచానుషగిషం స్తోత్రభ్యాభర ప్రోత్యే అగ్నే అర్చజోమహి వ్రాధంత వాజినాః ఏ పత్వభిశ్వభానాం ప్రజాభురం తగో నామిషం స్తోత్రభ్యాభర నభవానో అగ్నాభర స్తోత్రభ్యః సుక్షితీర్ఘాః ఏశ్యామయ ఆనృజుస్త్వాదూదాసోదరేదమయిషం స్తోత్రభ్యాభర ఉభేదుశ్చంద్రదర్పిషో దర్వీ శ్రేణీష ఆసని ఉతో నూపూర్యా ఉచ్చేడు సమదస్పదయుషం స్తోత్రభ్యాభర ఏమాజమర్భిర్జజ్ఞేభీరానుషక్ దస్మే సువీర్య ఉదత్యదాశ్వశ్లేషం స్తోత్రభ్యాభర సఖాయ సంవత్సమ్యం చమిషం స్తోమం చార్దలే పరిశిష్టాయక్షిదీనామూర్జోన ప్రేతరస్వతే కుత్రాచిద్యశ్రమేతౌ రణ్వానరో నిషదనే హరిహంతశ్చిద్యమిందతే సంజనయంతి జంతవాః సంయదిషో వనామహే సంభవ్యామానుషాణాం ఉత తద్యుమ్నస్య సవసరితస్య రశ్మిమాదదే తస్మాగృణోది కేతుమానక్తం చిద్దూరాసతే అవగోయద్వనస్పతీన్ ప్రస్మామినాప్యజరాః అవస్మయస్య వేషమే స్వేదం పసిఋజుహ్వతి అభీమహస్వజేభ్యం భూమా పృష్ఠేవరురుః జయం మర్త్యః పురస్పృహం విదద్విశ్వస్య ధాయతే స్వాధనం విదూనామస్తాదించిదాజవే సహిష్మాధన్వాక్షీదం దాదానరాజ్యాపదు హిరిష్మ స్వస్వచేతన్ భృగురణీభృష్టదపిడి సుజిష్మయస్మా అద్రివత్ప్రస్వధీతీవరీయతే సుశూరసూదమాతా ప్రాణాయుదానసే భగం ఆయస్తేరాజుతే ఐరుజ్యం నముతస్రవాజిత్తం మత్యేషుధాన్మన్యుమద్రిజస్వాదాతమాపసుందే ఆదగ్నే అప్రణదోద్వస్వాదహ్యాద్వస్యో నిరస్వాదహ్యాన్ వామగ్నర్దాజవస్వమీధిరే వ్రత్నం వ్రత్నాదభూతయే సహస్కృత పురస్తుండం జగదం విశ్వధాయసందమోజం గృహపదింబరేణ్యం వామగ్నే అదీజిం ఊర్జం విదశోదిష్కేశనం గృహపదింబరేణ్యే గృహకేతుంబురూపం ధనస్మృతం సువర్మాణం సువసంచరద్విషం వామగ్నే మానుషీరీడతే విశోహోత్రాభిషం వివీచిం రత్నధాతమం గుహాసంతం సుభగ విశ్వదర్శసంత విశ్వరథం సుజతం గతశ్రియం వామగ్నే నామ్నతిం విశ్వదాగతం ఏర్ధగృఢంతో నమసోపాసేభిమ సమిధానోంగిరో దేవో మత్తస్య యశసా సుధీతిభిః సమగ్నే పురరూపో విషేవిషేపయో దధాసి ప్రత్నథా పురుష్ట పురోన్యన్నాదగతా విరాజసి త్రిషస్వాదే త్రిషానస్య నాదృషే వామగ్నే సమిధానం య విష్టదేవాదూతం చక్రిరేహవ్యవాహనం వృద్రజనసంహృతయో నిమాహూతం తేషం చక్షుర్దధిరే చోదయన్మతి వామగ్నే ప్రతిమాహూతం ఘృతైస్వం నాయవస్సుషమిధాసమీధిరే సమావృధానపోషాధీభిక్షితో ఓభిగ్రయాం శివాక్షిపాతిష్టతే భద్రం నో అపి వాతజమనాః హరి రామగ్నే అవిష్మంతో దేవం వర్తా సయీలతే మన్యే త్వాజాతవేద సంసహవ్యావక్ష్యానుభృగే అగ్నిర్హోతారాస్వక్షయస్య వృత్తపరీషః సంయజ్ఞాసస్తరం దిశం సంవాజాసస్రవస్య వాః పురస్మయం దిశం యథాన పంచనిష్ఠారణీ భర్తారం మానుషీణామిదిమగ్నిం స్వధ్వరం ఉతస్మాదుర్గృహీయసే పుత్రో నహ్వార్యాణాం గురుయోదభ్యాశివనాగ్నే పశుర్నయపసే అధస్మయస్యాచయ సమ్యక్ సంయంతి ధూమినాః యది మహత్తో దివ్యుపధ్వాదే వధమదిశిశీర్ధ్వాదరీయథ తపాహమగ్నభూతిభిర్మిత్రస్య జ ప్రశస్తిభిః ద్వేషోయుతో న దూరితా దుర్జామవత్యానాం అన్నా అగ్నే అభీరదో రయంసహస్వాభరాత్ సక్షేపయత్సపోషయద్భువద్వాజస్య సాసజ ఉతైధి పృత్సునో గృహే అగ్రవోజిష్టమాభరజ్యుమ్ నమస్మభ్యమద్రిగో రుణో రాజాపరీణ సారథివాజాయ పంథా వర్ణో అగ్నే అద్భుతక్రత్వాదక్షస్య మంహనా సూర్యా అమారూహక్రాణా మిత్రోన యజ్ఞయా వర్ణో అగ్నయేషాంగయం పుష్టిం చ వర్ధయ ఏ స్తోమేభ్యసూరజోనరో మధాన్యానసు ఏ అగ్నే చంద్రతేగిర శుంభంత్యశ్వరాధత సృష్ణేభిస్మినో నరో దివశ్చిద్యేషాత్సు కీర్తిర్బోధిత్మనా తమర్త్యే అగ్నే ఆచయో భ్రాజం తోయంతి ధృష్ణుజా పరిజ్ఞానో న విద్యుతస్వానో రథో నవాజయో నూనో అగ్నభూతయే సమాధసశ్చరాతయే అస్మాకాశ్చ సూరజో విశ్వాసాస్తరీషణి అనునోగ్నే అంగిరస్తుతస్తవానాభర హోదర్విద్భాసహం ద్రయం స్తోద్రభ్యస్తవ సేచన ఉతైధి పృత్సునో భృధే జనస్య గోపాజనిష్టజాగ్రీభిరగ్నిస్తుతక్షస్వితాయనభ్యాసే ఘత ప్రాదీపో బృహతాది విస్మృతమద్విభాదిభరదేభ్యశ్రుతీయ కేతుం ప్రథమం పురోహీతమగ్నిరస్తృషస్తే సమీధిరే ఇంద్రేణ దేవై సరథం సబర్హిషిదన్విహోతాయ శుక్రతూ అసం వృష్టో జాయసే మాత్రోశ్రుమంత్రః కవిరుదతిష్టో వివస్వతః ధృతేన త్వావర్ధయన్నగ్నాహుతధూమస్తే కేతురభవద్దివిశ్రుతః అగ్నిర్నో యజ్ఞముపవేదు సాధుజాగ్నిర్నరో విభరంతే గృహే గృహే అభ్యర్థూతోవద్ధవ్యవాహలోగ్నివృణానావృణతే కవిక్రతుం తుభ్యేదమగ్నే మధుమత్తమం వదస్తుభ్యం అనీరాయమస్తు సంహృదే స్వాంగిరస్ందూమి పావనీర్మహీరావృణంతి సమసా వర్ధయంతి చ సామగ్నే అంగీరసోగ్రాహితమన్నాశ్రియానంబలే వలే సజాయసే మధ్యమాన సహో మహత్వాహుస్వహస్పుత్రమంగిర ప్రాగ్నే బృహతే యజ్ఞయాజ ఘతస్య వృష్ణే అసూరాజమన్న ఘతన్న యజ్ఞాస్యే గిరం భరే విఢవాజ ప్రతీతిధృతారా అనూతృంధి పూర్వీ నాహం జాతుం సహసానధ్వజేన ఋతం సృష్ణో అగ్నృతయన్ ఋతేన భువో నవేదాభుజతశ మే దేవాలూనాహం పదిం సమిశ్రువస్ రాజ కే అగ్నే బంధనాథకే పాయవస్ సనిషంతద్యుమంత కే ధాసిమగ్నే అనృతస్వాంసి గోపా సఖాయస్తే విషూనా అగ్నయేతే శివాసస్సంతో అసీవా అభూవన్ అధూర్షదస్వయమేతే వచోభిర్మృజూషతే వృజిలాని బ్రువంతా యస్తే అగ్నే నమసా యజ్ఞమీట్ట ఋతం సపాత్య ఋషస్య విష్ణాః తస్య క్షయ ప్రసురా సాధురే ప్రసర్రాదస్య నహూరస్య జేషాః అర్చం స్వాహవామహేర్చం తత్సమీ ధీమహి అగ్నే అర్చం దూతయే అగ్నే స్తోమం వనామహే సిద్ధమద్యతి విస్మృతా దేవస్య ద్రవిణస్య వాహ అగ్నిర్జోషత నో గిరో రాజో మానుషేష్ సయక్షత్రీర్గంజనం త్వమగ్నేహ ప్రధాదిజుష్టో తావరేణ్యః త్వయా యజ్ఞం విసన్వతే స్వామగ్నే వాజసాదమం విప్రావర్ధంతి సుష్టూతం సనోరాశ్వసువీర్యం అగ్నేమిదరాంతీపదేవాన్ సమం పరిభూరసి ఆరాధశ్చిత్రవృంజసే అగ్నిం స్తోమేన బోధయ సమిధానో అమర్త్యం హవ్యాదేవేషు నోదశత్ తమధ్వరేష్వీలతే దేవం మత్తా అమర్త్యం యేష్టం మానుషేజనే తం హి తస్వం తయీలతే సృజా దేవం ఘృతస్యుతా అగ్నిం హవ్యాయ బోధవే అగ్నిర్జాతో అరోచదగ్ధం దస్యో జ్యోతిషాతమః అభిషందగ్గా అవస్వాహ అగ్నివీణేణ్యం కవిం ఘృతపృష్టం సపర్యత భేదూ మే శృణబద్ధవం అగ్నిం ఘృతేన వాపృధస్తోమేభిర్విశ్వదర్షణి స్వాధీభిర్వచస్వభిః ప్రభేదతే కవచే వేద్యాయైరం భరయసతే పూజ్యాయ ఘృతప్రదత్తోరస్వసేవో రాజో ధర్తా ధర్మో వస్సో అగ్నిః ఘృతేన ఋతం ధర్మం ధారయంత యజ్ఞస్య సాకే పరమేవ్యో మన్ దివో ధర్మం ధర్మే తేజుషో నృే జాతైవ జాతాం అభిజేన నక్షుః భోజివస్తన్వస్తన్వతే వివయో మహద్దుష్టరం పూర్జాయ సంవతో నవజాతృజాసింహన్న క్రుద్ధమభిసరిష్టు మాదేభయద్ధరసే ప్రధానో జనం జనం ధాజసే చక్షసే చయో వయోజనసే గద్ధాన పరిత్మనా విషురూపోదిగాసి స్వాంతృందోహం ధరణం దేవరాజ వరన్నరాజర్గుహాదానో రాజే శిలయన్నత్రీమస్వ బృహద్వజో హి భానవేర్చేవాగే యత్రన్న ప్రదస్తి ధర్మర్తోదధిరే పుర సహిద్యుభ్యర్జనాక్ష బాహో విహవ్యమగ్నిషద్భగో నవారృణ్వతి అస్య స్తోమే మఘోన సఖ్యే వృద్ధోజిషాయస్మింతు విష్మనిగమే దుష్మాదు తథాగ్నేషాబీర్గస్మంభనా తమిజ్ఞన్న రోదసీ పరిశ్రమో బూవదు నూనయే హి వాజమగ్నే గృఢాన ఆభర కే భయం జేత సూరయ స్వస్తి ధామహే సోదై మృత్సునో మృధే ఆ యజ్ఞైర్దేవమర్త్యాగం సమూతయే అగ్నిం కృతే స్వధ్వరే పూర్వీభీతావసే అస్సి స్వయసస్తర ఆసావీధం మన్మన్యాసే అన్నాకం చిత్రశోజిషం మంత్రం పరోమీషయా అస్య వాసావు అర్చిషాయ ఆయుక్తృజాగిరా జీవోనయస్య వేదసా బృహచ్చోదం చర్చయా అస్య క్రద్వాజేదశోధస్మస్య వసురథా అథా విశ్వాసుహవ్యోగ్నిర్భిక్షుప్రశస్యతే నూనైద్ధివార్య మాసదంతసూరయాః ఊర్జో నపాదభిష్టాయే బాహి సగ్ధిః స్వస్తయ ఉదైధి మృత్సునో మృధే ప్రాతరగ్నిః పూరు ప్రియో విశస్త వేదాదీ విశ్వానియో అమర్త్యో హవ్యామర్త్యే షురణ్యాది విదాయ ఋగ్రవాహసే స్వస్య రక్షస్య మంభరా ఇందం సధత్వా ఋణస్తోతాదిత్యే అమర్త్య సమ్మో దీర్ఘాయో సోచిషం గిరాహూ వే మఘోనా అరిష్టోజామ్రోజ్యాస్వరాహమన్యీయేర్ణం బర్హిస్వర్ణరేశ్వరాంసిదిరేపరి ఏమే పంచాశ్రమం దదురశ్వానాం సదస్తూతి యుమదగ్నేమహిశ్రవో బృహత్క్రీధి మఘోనాం ధృవతమృతఘణాం అభ్యవస్థా ప్రజాయంతే ప్రభవ్రేర్భవృష్టికేత ఉపస్థే మాతుర్వితష్టే జుహురే విచిదయంతో నిమిషం భ్రమణం పాంతి ఆదృఢాం పురం వివిశు ఆశ్వైర్ప్రేగస్య జంతవోద్యుమద్వర్ధంత కృష్టయా నిష్కగ్రీవో బృహదుగ్ధజే నామధ్వారవారయో జయం దుగ్ధన్న కామ్యమదామిదామ్యోస్సదాన్ ధర్మో నవాజ జఠరోదబ్ధస్వతోదభాః క్రీడన్ నోదస్మా భూవస్సంభస్మ నావాజునా వేవీదానః ఆశ్చరం దృఢజో నదిగ్మాశ్రుతం సితావక్ష్యో వక్షణే స్థాగ్నే వాజదాతమత్వం చిన్మన్యసే భయం నమ్నో గీర్భిశ్రవాయ్యం దేవత్రాపనజాయుజం ఏ అగ్నేనేరయంతి తే వృద్ధా ఉగ్రస్య సమనసః అపద్వేషో అపహ్వరోణ్యవ్రతస్య తశ్చిరే హోదారంతావృణీమహే దక్ష సాధనం యజ్ఞేషు పూర్ణం గిరా ప్రియస్వంతో హవామహే ఇచ్చాయూతజేతామంతిమే దీవే రాజరితాయ దుఃఖదోగోభిష్యామ సమాదో ధీరై శ్యామసమాదా మనుష్వత్వాని ధీమహి మనుష్వత్సమి ధీమహి అగ్నే మనుష్వదం గిరో దేవాన్ దేవయతేయమానుషేజనే సుప్రీతయుధ్యతే సృతస్వాయం చృఢత్సృజాదసర్పీరాసు స్వాం విశ్వే సచోడసో దేవాసో దూతమక్రత సపర్యంతస్వాకవే యజ్ఞేషు దేవమీరదే దేవం వో దేవయజ్ఞయాగ్నిమీళీతమర్త్యాః సమిద్ధ శుక్రదీతి హృదస్య యో నిమాసదః సదస్య యో నిమాసదః ప్రవిష్టదామన్న త్రివదచ్చావాపకసో యుషే యో అధ్వరేష్వీర్ధ్యో హోతా మంద్రతమోభిః అగ్నిం జాతమేత సంతాదేవృత్యం ప్రయజ్ఞేత్వానుషగద్యాదేవ్యతస్తమ చికిత్మానసంపాదేవం వర్తాసూతయే వరేణ్యస్య దేవ సయి జానాసో అమన్మహి అగ్నే చికిధ్యాసిదం వచ సహస్య సంత్రాసుప్రదంపతే స్తోమైర్వద్ధంచత్రయోగీర్భిశృంభంచత్రయ అగ్నేసహందమాభారద్యుమ్నస్య ప్రాతారయం నిశ్వాయశ్చర్షణీరభ్యా ఆదావాజేషు సాసహత్ అమగ్నే మృతనాసహం త్రయం సహస్రాభారాన్ సంయుధత్యో అద్భూతో దాతావాజస్య గోమదః నిశ్వేహిత్వా సజోషసో జనాసో వృక్తపరిహిణః హోదారం సద్మసుప్రియం యంతి వార్యా పురు సహిష్మా విశ్వదర్షణిరభిమాదిసో దధే అగ్నయే వృక్షయేష్వాదేవన్నః శుక్రదీదియుమత్పావకదీదిః అగ్నే త్వం నో అంతమభుదత్రాత శివో భవావరుచ్యాః అసూరగ్నిర్వసుస్రభావచ్చారక్షజ్యుమత్తామం రయుందా సనోబోధిస్మృతీహమృషాణో అఘాయతస్యామస్మాత్ సంపాదో తిష్టతీరివ సుమ్నాయ నూనమీమహే సఖిభ్య అచ్చావో అగ్నిమవసే దేవంగాదిశనో వసూ కాదత్పుత్రేషూ నామృతావా పరిషది ద్విషః సహి సత్యోయం పూర్వే దేవాసశ్చిద్యమీధిరే హోదారం మంత్రజిహ్వమిత్సూదీతిభిర్విభావాసుం సనో దీతివరిష్టయాశ్రేష్టయా చ సుమత్యా అగ్నే రాజోజీదీన సువృత్తిభిర్వరేణ్య అగ్నిర్దేవేషు రాజత్యగ్నిర్మద్దే స్వాదిశన్ అగ్నిర్నోహ్యమానోగ్నిం దీభిస్స పర్యత అగ్నిస్తు విశ్రావస్తమం తుమి బ్రహ్మాణముత్తమం అతూత్తం శ్రావయత్పాదిం పుత్రం దాది రాజుభే అగ్నిర్దాది సత్పాదిం సాదాహయో యుధాగృభీ అగ్నిరత్యం రఘుష్యతం చేతారమపరాజితం యద్వాహిష్టందదగ్నే బృహదర్చ విభావసో మహిషీ భద్వద్రయస్తద్వాజాబుదీరతే తద్యుమంతో అర్చయోగ్రావేవోచ్యతే బృహద్ ఉదోతే తన్యదుర్యథా స్వానో అర్థత్మనాదివ అగ్నిం వూయవ సహసానం వరవందివ స నో విశ్వాదిద్విష పరుషన్ నావేవ సుక్రతూ అగ్నే పామకరోజిగా మంద్రయా దేవజిహ్వయా ఆ దేవాన్వక్షియక్షీ సంవాఘృతస్నవీమహే చిత్రభానో స్వదృతం ీతయేవీత్రం పాగవే జుమంతం సమీ ధీమహి అగ్నే బృహంత మధ్వరే అగ్నే విశ్వేభిలాగిలేభిర్హవ్యదాతయే హోదారం పావృణీమహే దేవానాయే సువీర్యం వహ దేవైరాధి బలి సంహారస్రజిదే ధర్మాణి పుష్యసి దేవానాం దూత ముఖ్యాగ్నిం జాతవేదసంహోత్రమాహం జమిష్ట్యం దేవృత్విజం ప్రయజ్ఞేత్వానుషగజ్జా దేవవ్యతస్తమః శ్రీతబలిరాధలే ఏదం మరుతో అశ్వినా మిత్రశీదం ధువరుణ దేవాధ సర్వయా విషా